ఏబీసీ రాని ఎబ్రాసిరు వాడు ఓ అంటే ఠమ్రాని సన్నాసిరు. ఏబీసీ రాని ఎబ్రాసిరు వాడు ఓ అంటే ఠమ్రాని సన్నాసిరు. రూపంలో కొద్ది రాగల్లో కాకి పప్పు సుద్దోయమ్మ తప్పిపోయాడమ్మ. ఢిల్లీ సుల్తాన్ నేను పట్టి వేస్తాను చుట్టున్నాడు. ఏ బీసీ రాని ఏ బ్రాసిరు వాడు ఓ అంటే ఢమ్రాని సన్నాసిరు. ఎద్దు ఈనింది అంటే చాలు, దూడయాడుంది అంటాడమ్మ అబ్బా. పిచ్చి కుదిరింది నా బుర్రకి, రోకలే తుట్టమంటాడమ్మ. భౌభమ్మంటాడు లవ్ అన్నతో, ఓళ్ళు పెడతాడు ఓమన్నతో. ఇలక మట్టి వారి ఆ గణపతి తిరిగి పుట్టాడు తాడేహతి. తవ్వట శుద్ధ శుంఠై కుంక అడ్డ బెదబ దబుద్ది. రాణి ఏ బ్రాసిరో వాడు ఓ అంటే ఢమ్రాని సన్నాసిరో. కంచమే చాలదా తిండికి, కొంచమే మింగి తస్తాడమ్మ. అయ్యో తాటికాయంత ఆ ముద్దకి ధరని అల్లాడిపోతుందమ్మా. ఎత్తులో వాడు ఇల్లి పుట్టు, మత్తులో వాడు కళ్ళు కొట్టు. ఆఫ్రికా పక్షి అందానికి అబ్బా, ఆంధ్రుడైనాడు నా ధర్మకి. ద్రాపి ఓరి పాపి ఉరే, త్రాష్ట ఓరి జష్ట నా బుద్ధి. జుజ్జులు జుజ్జులు జుజ్జులు జుజ్జులు ఏబిసిడి రాని ఎబ్రాసిరో వాడు ఓ అంటే ఢమ్రాని సన్నాసిరు. రూపంలో కోతి రాగంలో కాకి పప్పు సుద్దోయమ్మ తప్పిపోయాడమ్మ. ఢిల్లీ చూస్తాను నేను పట్టి వేస్తాను చూడు నెడు. రాణి ఏ బ్రాసిరో వాడు ఓ అంటే ఢమ్రాని సన్నాసి. తనక్కడినట్టి ఎక్కడ కడినట్టు పటకుడు పటకుడటం తలాంగు చదికినట్టు.